అవే అమ్మాయి తరించిపోయే చేయి, ఇలాంటి హాగి మొదటిసారి సొంతమై. నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి, ఇలాంటి హాగి మొదటిసారి సొంతమై. హాగి మిగిలిపోయి మనస్సు జారిపోయి, నిన్నొదిలి రాను అంది నన్ను మరిచిపోయి. దేహమంతా మారిపోయే చేయిగా, కాలమంతా కాలుతోంది తీయగా, మాయమైన ఆ క్షణాల్ని వెతుకుతుంది చిలిపిగానే. అమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి, ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై. హాయ్ మిగిలిపోయి మనస్సు జారిపోయి, నిన్ను దిలి రాను అంది నన్ను మరిచిపోయి. నువ్వే చెప్పగలను ఏమి జరిగినంటే. ఇలాగ వేలు తాకి అలాగ సోలిపోతే, నువ్వేమి తోదువో మరింత ముందుకొస్తే. తుఫాను కాక ముందు చిడుకు చినుకు ముద్దు, ఇలాగే మన్ను గుండెలోన ఆవిర్లు రేపిపోత. అమ్మవే అమ్మాయి చాలు లేబడాయి, కవిత్వమా అబ్బాయి కబుర్లతోనే కాలమంతా గడపకోయి. హాయి కవాల ఆకతాయి, అందించగలను చేతిలోన చేయి. ఇంకేమి కావాలి సరే వెళ్ళు కలలలోకి తేలి తేలి. ఇవాళ్ళు నుంచి నేను పులైన ముట్టుకోను, నిలేత చేతి స్పర్శ కందిపోనేమో. మరైతే ఇంకా నేను ఎలాగ తట్టుకోను, నీ వరస చూస్తే ఇంకా నువ్వు నన్ను తాకవేమో. చాలు లేబడాయి నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి, ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై. హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి, నిన్నొదిలి రాను అంది నన్ను మరిచిపోయి. దేహమంతా మారిపోయి చేయిగా, కాలమంతా కాలుతోంది తీయగా, మాయమైన ఆక్షణాల్ని వెతుకుతుంది చిలిపిగానే. అమ్మవే అమ్మాయి తరించిపోయి చేయి, ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై. హాయ్ మిగిలిపోయి మనస్సు జారిపోయి, నిన్నొదిలి రాను అంది నన్ను మరిచిపోయి. లేనిపోని మైకం ఇంకా మానుకో, చేరువైన నన్ను కాస్త చేరుకో, లేకపోతే కోపం వచ్చి మాయమవుతా చూసుకోరా.